ఆరో ద్వాపరంలో విజయ విరాజ సుదామ సంజయులనే శిష్య చతుష్టయ సేవితుడై లోకాక్షి అనే యోగిగా ప్రబోధం చేస్తాడు. సప్తమ ద్వాపరంలో జైగీషవ్య నామంతో జన్మించి సారస్వత యోగీశ మేఘవాహ సువాహకులనే శిష్యుల ద్వారా శాంభవ ధర్మ ప్రచారం గావింపజేస్తాడు. అష్టమ ద్వాపరంలో ఆసురి పంచశిఖ కపిల శాల్వలులనే శిష్య సమేతుడైన దధివాహన యోగిగాను, నవమ ద్వాపరంలో గర్గ భార్గవ గిరీశ పరాశరులనే ఛాత్ర చతుష్కం భావ్యుడై ఋషభుడు అనే యోగిగాను అవతరిస్తాడు. ఈ విధముగా 28 ద్వాపరాలలోనూ అవతరిస్తాడు శివుడు. 10వ ద్వాపరంలో తపోధనుడిగాను, 11వ ద్వాపరంలో తప్పుడుగాను, 12వ ద్వాపరాన ఆత్రి అనే పేరున, 13, 14 ద్వాపరాలలో బలి గౌతమ నామధేయాలతోనూ, 15, 16, 17 ద్వాపరాలలో వేదశిర గోకర్ణ గుహావాసులుగాను, 18, 19, 20, 21 ద్వాపరాలలో శిఖండి మాలి అట్టహాసుడు దారుకుడు అనే పేర్లతోనూ అవతరిస్తాడు. 22 నుంచి 28 వరకు గల ద్వాపరాలలో వరుసగా లాంగలీశ శ్వేతయోగి శూలి దండి సహిష్ణువు సోమశర్మల కులీశాది అవతారముల వ్యక్తి ధర్మరక్షణ శైవ ప్రచారము నడుపుతాడు అంటూ ఇంకా ఇలా చెప్పసాగాడు. నందీశ్వరావతారము. పూర్వము శిలాజుడనే ఋషి ఉండేవాడు. అతనికి సంతానం లేదు. ఇంద్రుడి సలహా మేర శివారాధన చేయగా చేయగా ఎన్నాళ్లకు ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆయనసలు దిగి రావాలే గాని వస్తే వరాలకేం కొదవ. నాకు అయోనిజుడైన కొడుకు కావాలి. వాడు నీ అంతటి వాడై ఉండాలి. వాడికసలు చావు రాకూడదు. అనుగ్రహించు మహాప్రభువు అంటూ కాళకాలుడి కాళ్లపై పడ్డాడు శిలాదుడు. అనుగ్రహించాను, నన్ను మానవ రూపాన జన్మించమని బ్రహ్మాదులు కోరి ఉన్నారు. అందువల్ల ఆ పుట్టేదేదో అయోనిజుడిగా ఈ నీ బిడ్డగానే అవతరిస్తాను అని చెప్పి అంతర్ధానుడు అయ్యాడు శివుడు. కొన్నాళ్ల తర్వాత శిలాజుడు ఆశ్రమంలో యజ్ఞం చేస్తూ ఉండగా యజ్ఞగుండం నుంచి శివలాంఛనాలతో ఒక బాలుడు ఆవిర్భవించాడు. శిలాజుడు అతనికి నంది అని పేరు పెట్టి జాత కర్మాదులు నిరపి విద్యాబుద్ధులు చెప్పసాగాడు. ఒకనాడు శివ ప్రేరితులైన మైత్రావరుణులనే ఋషులు శిలాదాశ్రమానికి విచ్చేశారు. వారు నందిని పరామర్శించి ఇంక నీవు ఒక్క ఏడాదే జీవిస్తావయ్యా అని చెప్పి చక్కగా వెళ్లిపోయారు. శిలాజుడు కుమార మరణం పట్ల భీతావహుడై దుఃఖించసాగాడు. నంది శిలాజుడికి ధైర్యం చెప్పాడు. శివారాధనమనే తత్వంతో మృత్యువును వంచిస్తాను, చిరంజీవినవుతాను, నువ్వు ధైర్యంగా ఉండు అని తండ్రికి చెప్పి తాను తపోవనాలు పట్టి వెళ్లిపోయాడు. నంది చేసిన తపస్సుకు ఆనందించిన అంబికేశ్వరుడు కుమార గణపతి పార్వతీ సమేతముగా ప్రత్యక్షమయ్యాడు. నంది, నిన్ను పరీక్షించడానికే మైత్రావరుణులను పంపాను. నేను నీ భక్తికి తపశ్చర్యకు కూడా సంతోషించాను. నీకు చావు లేదయ్యా, నువ్వు చిరంజీవివి. అంతేకాదు, నీ తండ్రితోనూ బంధువులతోనూ సహా కైలాసవాసివై నాతో సమానంగా గౌరవించబడతావు, నిత్యము నాచెంతనే ఉంటావు, గణాధిపతివవుతావు అని చెప్పి నిజ జటాస్థిత గంగోదకంతో నందిని గణాధిపతిగా అక్కడికక్కడే అభిషేకించి ఇక నుంచి నందికేశ్వర నామంతో వర్ధిల్లుమని దీవించాడు. ఆయనలా దీవించుతూనే తన మెడలోని కమలాల మాలను నంది మెడలో వేశాడు. ఆ మాల మెడలో పడగానే నంది త్రిలోచనుడిగా దశభుజుడిగా రెండవ శివుడా అన్నట్లు రూపు దాల్చాడు. అభిషేకించిన జలధార సుతోయ జటోదక త్రిశ్రోత వృషధ్వని జంబువులనే ఐదు ప్రవాహాలుగా పరిణమించింది. ఈ ఐదింటి మూలస్థానం పంచనదో అనే పేరుతో అలరారుతూ ఉంటుంది. శివుడు అలా అభిషేకించి ఇతర గణాధిపతులను దేవతలను స్మరించాడు. తక్షణమే వారు వచ్చి గణాధిపతిగా నూతనాభిషిక్తుడైన నందిని సత్కరించారు. అదే సమయంలో సప్త మరుత్తులు తమ కూతురైన సుయశ అనే కన్యను తెచ్చి నందికిచ్చి పెండ్లి చేశారు. సుయశా నందికేశులు ఆలుమగలైనారు. తానున్న ప్రతి తావులోనూ తన ఎదుట నందీశ్వరుడు ఉండి తీరాలని శాసించాడు శివుడు. అనంతరము శివుడు నందికేశ్వరుణ్ణి అతని బంధుజనాలని కూడా వెంట తీసుకుని ప్రమధుల కొనుగునందుకుంటూ పార్వతీ సమేతముగా కైలాసమునకు చేరాడు. భైరవావతారము. ఒక సమయములో దేవఋషులు బ్రహ్మను సమీపించి, స్వామి, పరమాత్మ పరబ్రహ్మ అంటూ ఉంటారు కదా, ఆయనెవరో తెలియజెప్పుమని అడిగారు. అందుకు జవాబుగా శివమాయామోహితుడైన బ్రహ్మ నేనే పరమాత్మని అన్నాడు. అక్కడే విష్ణువు కూడా ఉన్నాడు. ఆయన కలుగజేసుకుని నీ తండ్రిని నేనిక్కడ ఉండగా అలా మాట్లాడతావేమిటి, నేనే నిజమైన పరమాత్ముణ్ణి, యజ్ఞనారాయణుణ్ణి అన్నాడు. హరిబ్రహ్మలు అలా వాదించుకుంటూ ఉండగా వారి మధ్య నుండి ఒక జ్యోతిష్యు బయలు వెడలి బ్రహ్మాండమంతా నిండి ప్రజ్వరిల్లసాగింది. ఆ వెలుగులో త్రిశూలపాణి అయి నీలలోహిత రుద్రుడు స్ఫుటముగా ప్రత్యక్షమయ్యాడు. అతనిని చూడగానే బ్రహ్మ పక్కున నవ్వాడు. నువ్వటోయ్, నా నసటిలోంచేగా నువ్వు పుట్టింది, పుట్టగానే బోరున ఏడుస్తుంటేను సర్లెమ్మని చెప్పి తెచ్చుకుని నన్ను ప్రార్థించుకో, నీకు రక్షణ కల్పిస్తాను అన్నాడు. విధాత యొక్క అహంభరిత వచనాలకి కినిశాడు రుద్రుడు. తక్షణమే భైరవాకృతితో ఒక మహాపురుషుణ్ణి సృష్టించాడు. భైరవాకార కాలభా, కాలరాజా, ముందుగా ఈ బ్రహ్మను శిక్షించు, చెడు పట్ల కుపితుడవై వాటిని మర్దిస్తావు నువ్వు, అందువల్ల అమర్ధకుడు అనే పేరు పొందుతావు. భక్తుల పాపాలను భక్షించి పాపభక్షుడనే పేర వర్ధిల్లుతావు. కాశీకి క్షేత్రాధిపుడు అవుతావు. ముందుగా ఈ బ్రహ్మను శిక్షించు అన్నాడు రుద్రుడు. ఆజ్ఞాపించడమే తడవుగా ఆ కాస్త పని కానిచ్చేశాడు కాలభైరవుడు. తప్పు చేసిన అవయవమే శిక్షింపబడాలనే న్యాయం రీత్యా బ్రహ్మగారు ఏ ముఖముతో రుద్రుణ్ణి అవహేళన చేశారో ఆ ఐదవ ముఖాన్ని తన ఎడమ చేతి కొన వేలి గోటితో మీటేశాడు ఆ అమర్ధకుడు. దాంతో ఆ పద్మగర్భుడికి బుద్ధి వచ్చేసింది, అహం తొలగిపోయింది. పద్మనాభుడితో కలిసి తను కూడా పశుపతిని ప్రార్థించాడు. అపరిమిత దయామూర్తి గదా ఆ రుద్రుడు, వెంటనే వారిని అనుగ్రహింపజేశాడు. హరి బ్రహ్మాదులను ఏమరక సత్కరించమని భైరవుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడి ఐదవ తల యొక్క కపాలాన్ని చేతధరించి లోక సంచారం చేస్తూ బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టే కపాల వ్రతాన్ని బోధించవలసినదిగా ఆజ్ఞాపించాడు. బ్రహ్మహత్య అనే కన్యను సృష్టించి కాశీ చేరేదాకా భైరవుణ్ణి వెంబడించమన్నాడు.